विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెన్று கப்பம் தவிக்கும் கலியே துயில் ஏழாய் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில் ஏழாய் செப்பமுடையாய் పాసురం యొక్క తాత్పర్యం. 33 కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధభూమిలో శత్రువుల వలన కలిగిన భయమును తొలగించు మహాబలశాలి, మేల్కొనుము, వక్రస్వభావము లేనివాడా, రక్షణ చేయు స్వభావము కలవాడా, బలిష్ఠుడా, ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరము కలిగించువాడా, నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడా, మేల్కొనుము, బంగారు కలశముల వంటి స్తనములు, దొండపండు వలె ఎర్రని పెదవి, సన్నని నడుమును కలిగి ఉన్న నీలాదేవి, పరిపూర్ణురాల, లక్ష్మీ సమానురాల, మేల్కొనుము, గాలివీచుటకు విసనకర్రయు కంచు అద్దమును మాకిచ్చి నీ ప్రియుడవు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమునర్చినట్లు చేయుము అని ఈ పాసురం యొక్క తాత్పర్యం. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.